మీరేం వాడతారు పేస్ట్? ఉత్త కోల్గేట్ సాంద చక్కెర ఉంటుంది, షుగర్, కోల్గేట్ షుగర్ వాడతాను నేను. మా అమ్మ మాత్రం కోల్గేట్ చిల్లి, చిల్లి అంటే తెలుసు, మిరపకాయ. ఇందులో విలనా హీరోనా? అదే పాట ఉందా? అదే ఈ పాట ఇది తుఫాన్ పాట. ఒక గంట ముందు నానబెట్టిన ఒక కప్పు జీడిపప్పు, బాదం పప్పు, పచ్చిమిరపప్పు, శనగలు, పల్లీలు వేసుకుని అందులో 2 స్పూన్ల పల్లీలు పొడి, 2 స్పూన్ల నువ్వులు పొడి, 1 కప్పు బెల్లం చూర్ణం వేసి సరిపడా ముందు పోసుకుని కుడుము చేయడానికి అనుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇల్లు రేట్ తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసి ముందుగా తయారు చేసుకున్న గుండాన్ని పెట్టి ఇల్లు పాత్రలో నీళ్లు పోసి స్టీమ్ పై ఉండని కొడుకుంటాయి. మొత్తం కార్డ్స్ అన్ని ఒక సెట్ లో 52 కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. ప్లే కార్డ్ అంటే చూడు, చూడు కే కింద క్యూ పెట్టాల, క్యూ కింద జే పెట్టాలి అట్లా, అప్పుడు తీసుకుంటారు. చూడు కే కింద క్యూ పెట్టాలి అట్లా, 10 ఎక్కడికి జే కింద పెట్టాల, 10 తర్వాత ముందు ఏమొస్తుంది 9, అట్లా ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడు చూడు ఇంకా ఏమైంది, జే ఉంది కదా, జే క్యూ కింద, జే క్యూ కింద పెట్టచ్చు. నెక్స్ట్ 10 తీసుకొని జే కింద పెట్టాలి, అట్లా సెట్ చేయాలి మొత్తం. ఏ వర్కి కే క్యూ జే 10 9 8 7 6 5 4 3 2, ఇంకా 1 ఉండదు, ఏ ఉంటుంది. చూడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ పెట్టాం, ఎక్కడ పెట్టలేదు. చూడు కే కింద క్యూ పెట్టచ్చు, క్యూ కింద జే పెట్టచ్చు. నెక్స్ట్ 10 తీసుకొని జే కింద పెట్టచ్చు, 7 తీసుకొచ్చి 8 కింద పెట్టచ్చు, 6 7 కింద, 5 ఈ 6 కింద పెట్టచ్చు కదా. నెక్స్ట్ 3 ఎక్కడ పెట్టచ్చు, 4 కింద. నెక్స్ట్ అంతే మేడం, ఏం పెట్టలేం. ఏ ఉంటే 2 కింద పెట్టాలి, ఏ 2 లేవు, అందుకని ఇది కొడితే అన్ని మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి ఒక లేయర్ మొత్తం. చూడు 3 ఎక్కడ పెట్టచ్చు, 4 కింద పెట్టచ్చు. దుర్గా